రోదసి పుస్తకం 6వ భాగం. అటువంటి పరిస్థితుల్లో బంతి అలా పైపైకి పోతూనే ఉంటుంది, ఇక భూమికి తిరిగి రాదు. ఏ ఆరంభ వేగంతో విసిరితే బంతి భూమి యొక్క గురుత్వాకర్షణకి అందకుండా భూమిని విడిచిపోతుందో ఆ వేగాన్ని పలాయన వేగం అంటారు. భూమి మీద పలాయన వేగం సెకనుకి 11.2 కిలోమీటర్లు, అంటే గంటకి 40,555 కిలోమీటర్లు. అంటే ఏ వస్తువునైనా సెకనుకి 11.2 కిలోమీటర్ల వేగంతో విసిరితే అది మళ్ళీ భూమికి తిరిగి రాదు. ఏదైనా అడ్డుపడేంత వరకు అదలా పోతూనే ఉంటుంది. సరైన దిశలో విసిరితే అది చంద్రుణ్ణి చేరుకునేంత వరకు అలా పోతూనే ఉంటుంది. కనుక చంద్రుణ్ణి చేరాలంటే సులభమైన మార్గం ఇది, ఎవరినైనా గట్టిగా విసరమని అడగడం. కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే సెకనుకి 11.2 కిలోమీటర్ల వేగంతో ఎవరూ బంతిని విసరలేరు. కానీ మనిషి కండల కన్నా శక్తివంతమైన సాధనాలు ఉన్నాయి. ఉదాహరణకి ఫిరంగిలో దట్టించే మందుపాతర ఫిరంగిలోని గుండుని ఏ మనిషి విసరలేనంత వేగంతో విసరగలదు. మరైతే ఓ వ్యోమనౌకలో మనుషుల్ని పెట్టి దాన్ని చంద్రుని వద్దకు చేరేలా విసరగలమా? 1865లో జూల్స్ వెర్న్ అనే ఫ్రెంచ్ కాల్పనిక విజ్ఞాన రచయిత భూమి నుండి చంద్రుని వద్దకు అనే నవల రాశాడు. అందులో కొంతమంది వ్యక్తులని ఓ పెద్ద ఫిరంగితో చంద్రుడి దిక్కుగా విసిరేసినట్టు వర్ణించాడు. వినటానికి బాగానే ఉంది, కానీ ఇందులో ఓ తిరకాసు ఉంది, కాస్త ప్రమాదకరమైన తిరకాసు. ఉదాహరణకి ఫిరంగి అడుగున వ్యోమనౌక చలనం లేకుండా ఉందనుకుందాం. కింద మందుపాత్ర పేలగానే నౌక ఫిరంగి అవతలికొస నుండి సెకనుకి కనీసం 11.2 కిలోమీటర్ల వేగంతో బయటికి వస్తుంది. అంటే ఫిరంగి నోటిని చేరుకునేటంత వ్యవధిలో నౌక 0 వేగం నుండి సెకనుకి 11.2 కిలోమీటర్ల వేగానికి వస్తుందన్నమాట. ఇలా వేగం పెరగడాన్నే త్వరణం అంటారు. నౌక అలా వేగంగా కదులుతూ ఉంటే, త్వరితం అవుతూ ఉంటే ఆ నౌక అందులో ఉన్న మిమ్మల్ని కూడా వేగంగా పైకి తోస్తుంది. గట్టిగా సీటుకి లేదా నేలకి ఎవరో అదిమినట్టు లోపల కూర్చున్న మీకు ఉంటుంది. ఈ అనుభవం కారులో ప్రయాణిస్తున్నప్పుడు కూడా కలుగుతుంది. కారు ఉన్నట్లుండి ముందుకి కదిలితే సీట్లో వెనక్కి అదిమినట్టు మనకు అనిపిస్తుంది. త్వరణం ఎంత ఎక్కువగా ఉంటే సీట్లో అంత గట్టిగా అదిమినట్టు అవుతుంది. నిశ్చల స్థితి నుండి కొద్దిసేపట్లో సెకనుకి 11.2 కిలోమీటర్ల వేగానికి త్వరణం చెందితే ఆ ఒత్తిడికి దేహం నుజ్జునుజ్జు అవుతుంది. కనుక జూల్స్ వెర్న్ వర్ణించినట్లుగా ఫిరంగి చేత విసరబడి ఉంటే ఆ నౌకలో ప్రయాణించిన వారంతా మరణించేవారే. కానీ మరి అంత వేగం ఉంటే కానీ చందమామ అందడు. వేగాన్ని పెంచాలి, కానీ నెమ్మదిగా పెంచాలి. ఎలా? దానికి సమాధానం బ్రిటిష్ శాస్త్రవేత్త ఐజాక్ న్యూటన్ నుండి వచ్చింది.